అంకెలు పుస్తకం 13వ భాగం. క్రీస్తు శకము 999లో ఈ గెర్బర్ట్ సిల్వెస్టర్ 2 అనే పేరుతో పోపుగా కొత్త అవతారం ఎత్తాడు. మరి పోప్ అంతటి వాడు ఈ కొత్త సంఖ్యామానాన్ని ప్రవేశపెడితే జనం బుద్ధిగా వింటారని ఆశిస్తాం. కానీ అలా జరగలేదు. గెర్బర్టే కాక మరికొందరు మేధావులు కూడా ఈ కొత్త సంఖ్యామానం గొప్పదనం గురించి ప్రజలకు నేర్పించాలని చూశారు. కానీ జనం అప్పటికే రోమన్ సంఖ్యలకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు. కాబట్టి అంత తేలికగా పాత అలవాట్లు మార్చుకోలేకపోయారు. మరో 2 శతాబ్దాలు గడిచాయి. ఇలా ఉండగా లియోనార్డో ఫిబోనాచి అనే వ్యక్తి రంగప్రవేశం చేశాడు. ఇతడు ఇటలీలో పీసా అనే నగరంలో జీవించేవాడు. ఇతడు ఒకసారి ఉత్తర ఆఫ్రికా సందర్శిస్తున్న సమయంలో భారతీయ సంఖ్యామానం గురించి తెలుసుకున్నాడు. 1202లో ఇతడు భారతీయ సంఖ్యామానాన్ని వర్ణిస్తూ ఒక పుస్తకం రాశాడు. అందులో 0 గురించి కూడా రాశాడు. వీటితో అంకగణితాన్ని ఎంత తేలికగా చేయవచ్చో ప్రదర్శించాడు. అప్పటికి యూరప్లో చీకటి యుగపు నల్లని చారలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రజలు మరింత సంపన్నులు, విద్యావంతులు అవుతున్నారు. ఇటలీలో ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉండేవారు. వాళ్ళకి వాళ్ళ పద్ధతులు చూసుకోవడానికి ఎన్నో లెక్కలు చేసుకోవాల్సి వచ్చేది. అరబిక్ అంకెలతో లెక్కలు ఎంత తేలిక అవుతాయో ఇటాలియన్ వ్యాపారులు తేలికగా గుర్తించగలిగారు. రోమన్ సంఖ్యలకి వేగంగా స్వస్తి చెప్పి అరబిక్ సంఖ్యలని స్వీకరించారు. ప్రత్యేకించి శూన్యాన్ని సూచించే 0 అనే చిహ్నం ఎంత ముఖ్యమో వాళ్ళకి బాగా అర్థమయ్యింది. అందుకు అరబిక్ పదమైన సిఫ్ర్ని వాళ్ళు మొదట్లో స్వీకరించారు. అయితే ఇటాలియన్ నేపథ్యంలో ఆ శబ్దం క్రమంగా జెపిరో అని మారిపోయింది. తదనంతరం కాలంలో ఆ జెపిరో కాస్త జీరోగా మారింది. దానినే ప్రస్తుతం మనం ఇంగ్లీష్ అంకెలలో వాడుతున్నాం. ఇటలీ నుండి అరబిక్ సంఖ్యలు యూరప్ అంతటా వ్యాపించాయి. అమెరికా నేల మీద కొలంబస్ కాలమోపిన నాటికి అరబిక్ సంఖ్యలు యూరప్ అంతటా వ్యాపించాయి. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం ఇప్పటికీ రోమన్ సంఖ్యలని వాడతాం. కాస్త అట్టహాసంగా ఒక సంఖ్యని వ్యక్తం చేయాల్సి వచ్చినప్పుడు, లెక్కలు చేయవలసిన అవసరం లేనప్పుడు రోమన్ సంఖ్యలు వాడతాం. ఉదాహరణకి ఇంగ్లాండ్ని పరిపాలించిన ఎలిజబెత్ రాణి అదే పేరు గల 2వ ఇంగ్లీష్ రాణి. అందుకని ఆవిడిని ఎలిజబెత్ 2 అంటారు. అదేవిధంగా పోపు పాల్ ఆ పేరు గల 6వ పోప్. అందుకే అతడిని పోప్ 6 అంటారు. అరబిక్ సంఖ్యలని ప్రస్తుతం యూరప్ వారు మాత్రమే వాడటం లేదు. 19వ శతాబ్దానికే అరబిక్ సంఖ్యలు విస్తృతంగా ప్రపంచం అంతటా వ్యాపించాయి. ఎన్నో భాషల్లో సంఖ్యాచిహ్నాలుగా 1, 2, 3 మొదలుగా గల 0 అనే చిహ్నాలు వాడటం కనిపిస్తుంది. ఎప్పుడో ఒక ప్రాచీన యుగంలో ఒక ఆదిమానవుడి మెదడులో తన వద్ద ఉన్న రాతి గొడ్డళ్ల సంఖ్యని ఎలా వ్యక్తం చేయాలి అన్న ప్రశ్న ఉదయించింది. ఆ సంఖ్యని వేళ్లతో సూచించవచ్చా అన్న ఆలోచన స్ఫురించింది. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతకడంతో మొదలైన ఈ కథ ఈ అద్భుతమైన భారతీయ సంఖ్యామానం వద్దకి దారితీసింది. ఇంతటితో అంకెలు అనే ఈ పుస్తకం సమాప్తం.